239 సగుణ సం భా సగుణ సమాహ ఏక ప్రకారాః గుణాః సత్యే కామత్వాదేహ యస్యాః సా తథా గుణీ సర్వ విద్యః సత్యకామః సత్యసంకల్పః ఇత్యాది శృతేః త్రిమూర్తి స్వరూపతయా సత్వరజస్తమో గుణై 8 సహ వర్తత ఇతి వా తదాటు ఓం సగుణాయే నమః 357 శంకర గ్రంథరత్నావళి ఆం వి సత్యకామత్వ సత్య సంకల్పత్వాది గుణములు సమానముగా ఏకవిధముగా గలదిగాన దేవి సగుణాయని కీర్తింపబడును. గుణీ సర్వనీద్యః భగవానుడు సర్వగుణ సంపన్నుడు, సర్వజుకయ్యున్నాడు. సత్యకామః సత్య సంకల్పః పరమేశ్వరుడు సత్యకాముడు సత్యసంకల్పుడు అను శృతుల వలన పరమేశ్వరి సగుణాయని ధ్యాతన్య ఎగుచున్నది. బ్రహ్మ విష్ణు రుద్రాత్మక త్రిమూర్తీశ్వరు వీణిగా సత్వరజస్తమోగుణ సంపన్నయ్యుండుట చేతను శ్రీ మహారాజ్ఞి సిగుణాయను నామముతో వ్యపదేశ్యు రాలగుచున్నది